జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం కిష్కింధకాండ ఆరంభమైనది. పంపా సరోవరం చాలా అందమైనటువంటిది. ఈ సరోవరం అక్కడ ఒక నది కూడా పంబ అనేదో అంటుంటారు ఇప్పటివారు నది అని. అలాగే ఇక్కడ సరస్సుకి పేరు చాలా అద్భుతమైన సరస్సు. అది చూశారు, శతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల ఝషాకులాం రామ సౌమిత్రి సహితో విలలాప ఆకులేంద్రియః. ఇక్కడ పుష్కరిణి అంటే అంత పవిత్రమైనది, పద్మోత్పల అంటే తామరపూలు కలువ పూలు, ఝష చేపలు, ఇలా అందంగా ఉన్నటువంటిది. దాన్ని అందమైన సరస్సును చూడగానే తస్య దృష్ట్వైవ తాం హర్షాత్, చూసేటప్పటికీ ఆ రామునికి సీతాదేవి గుర్తువచ్చింది. గుర్తువచ్చి దుఃఖించాడు రాముడు. ఎంత దుఃఖించాడు అంటే దాని అందమంతా చూసిన తరువాత ఒక శ్లోకంలో ఉత్తర రామచరితలో భవభూతి చెబుతాడు. ఇక్కడ రాముడు ఏ విధంగా దుఃఖించాడు అని అంటే దానిని చూస్తే మొత్తానికి సరిపోయేటట్లుగా ఉంటుంది అన్నమాట. ఈ సరస్సు దగ్గర మదకల మల్లికాక్షపక్ష వ్యాధూత స్ఫురదురుదండ పుండరీకాహ పరిపతిత పూర భాష్పిత పూర ఉద్గమ అంతరాళే కువలయినో మయా విభాగాహ. కలువలు తామరలు నేను విచ్చుకొని ఉండటం చూశాను అంటాడు. అది పద్మ ఉత్పల అన్నాడు వాల్మీకి మహర్షి. కలువలు ఇవి ఉన్నవి అని, తామరలు కలువలు, అది ప్రత్యేకించి వాటిని భవభూతి చెబుతాడు. ఎలాగు అంటే పరిపతిత భాష్పము అంటే కంటి వెంట నీరు, మరి కళ్ళతో చూడాలి, ఒక నీళ్లు కమ్మేస్తూ ఉన్నాయి కంటికి దుఃఖంతో కనపడేటప్పుడు. జారి అది కింద పడిన తర్వాత చుక్కలు దీని నుంచి రెండు కళ్ళ నుంచి మళ్ళీ వచ్చే లోపల ఉద్గమ అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కదా, ఆ వచ్చే ఆ క్షణంలోనూ అన్నమాట. నేను కలువలని చూశాను, తామరలని చూశాను, పుండరీకములను చూశాను, కువలైన కలువలని చూశాను అంటాడంటే పుండరీకములు పగలు విచ్చుకొని ఉంటవి అని కవి సమయము అంటారు దాన్ని. అంటే చెరువుల్లోకి వెళ్ళి అవి విచ్చుకున్న వాళ్ళేవా అని చూడటానికి కాదు వాళ్ళు చెప్పేది, అది ఒక నియమము. తామరలు వికసించినాయి అంటే పగలు అని అర్థం, సూర్యుడు వచ్చి ఉంటాడు అని. అలాగే అప్పుడు కలువలు మూసుకుపోతాయి, కలువలు వికసించినాయి అంటే రాత్రి అయింది అని అర్థం, తామరలు మూసుకుపోతాయి. ఇవి రెండు కూడా విచ్చుకొని ఉండటం నేను చూశాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, రాత్రి పగలు కూడా విడవకుండా ఆ సరస్సు ఒడ్డున రాముడు సీతను తలంచుకొని దుఃఖించాడు, ఇది చెప్పాలి అని. ఆ చెప్పటానికి అలా రచన ఉంటుంది, అద్భుతమైనటువంటి రచన అది. అలా చూస్తూ ఉంటే మరి ఇది తెలిసినప్పుడు కానీ అది ఇంత ఉన్నదా దీంట్లో అని మనము అనుకొని ఆ విషయాల్ని అవగాహన చేసుకోవటానికి ఉపయోగపడేవి అన్నమాట. మరి భాష అయినా అదే, కవులు రచనలు మరి సామాన్యులకి ఇలాంటివి ఏమీ పట్టవు. సరే ఇవి తీసేయండి, ఇప్పుడు నిన్న కూడా చెప్పుకున్నాం ఆధ్యాత్మికంగా అనేవాళ్ళు, ఆత్మ అంటే అదేమిటో అసలు అనంతం, అది తెలిసేది కాదు, అంతమున్నది కాదు, అది ఎలా ఉంటుందని తెలియదు. కానీ అందరూ దానికోసము పరుగులు తీస్తూ ఉంటారు. అలా రాత్రి పగలు కూడా దుఃఖించాడు రాముడు. అలా ఇట్లాగే ఉంటే ఇక్కడ దుఃఖంతోనే ఉంటాడు అని చెప్పి, అన్నా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మనము, ఋష్యమూకం అనే పర్వతం ఉంటుంది అని చెప్పి కథ బయటికి తీశాడు లక్ష్మణుడు. ఆయన ఓదార్చి బయటికి తీసుకొచ్చాడు. అలా వచ్చారు వారు. వస్తే ఇద్దరు ఎలా ఉన్నారు, దీర్ఘబాహు విశాలాక్షౌ చరశాపాసిధారిణౌ. దీర్ఘబాహువులు ఆజానుబాహువులు, విశాలములైనటువంటి నేత్రములు, శరము చాపములు బాణాలు ధనస్సులు ధరించి ఉన్నారు. సుగ్రీవ సుభగం వాక్యం శ్రుత్వా, ఆ సుగ్రీవుడు వారిని చూశాడు. ఎవరో వీళ్ళు వాలి ప్రణిహితవు, వాలి పంపించి ఉంటాడు, లేకపోతే నన్ను చంపటానికి పంపించి ఉంటాడు. వాలి పర్వతం ఎక్కే వీలు లేదు కనుక ఎవరినో పంపించాడు, వాళ్ళు ఇప్పుడు నన్ను చంపేస్తారు అని చెప్పి, అహో శాఖామృగత్వం, ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ ప్లవంతో హరివరోహ, ప్లవంత ప్లవము ఒకటం ప్లవనామ సంవత్సరంగా మరి దూకుతున్నాడు. ఇది చూశారు అంతా. ఎవరున్నారు అక్కడ? హనుమ, జాంబవంతుడు. ఇలా ఏమిటయ్యా ఈ పరుగులు, ఏమిటి ఆ దూకటం, ఏమిటి అని అంటే, మరి వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు, వాలి పంపించి ఉంటాడు కనుక నన్ను చంపడానికే వచ్చారు, ఇంకా నన్ను కాపాడేది ఎవరు అని కేకలు పెడుతూ పోతున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, నేను వెళ్తానయ్యా, ఉండవయ్యా, నేను తెలుసుకొస్తాను అసలు వాళ్ళు ఎవరో ఏమిటో అని. పృచ్ఛ మమైవా అభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవా. అలాగా వెళ్ళిరా, వెళ్ళి నువ్వు తెలియకూడదు మళ్ళీ ఎవరివో తెలియకుండా వెళ్ళి వారిని నాకు మేలు చేయటానికి వచ్చారా లేదా కీడు చేయటానికి వచ్చారా తెలుసుకుంరా అంటే, వచ్చో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః. ఆ సుగ్రీవుడు చెప్పిన మాటను విని ఆంజనేయ స్వామి బయలుదేరాడు. ఎలా కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శటబుద్ధితయా కపి. కపిరూపాన్ని విడిచిపెట్టేశాడు, వానర రూపాన్ని వదిలిపెట్టేసి భిక్షురూపాన్ని ధరించాడు. మరి వీళ్ళు కూడా కామరూపులే. కామరూపులంటే అలా వేషాలు వేసుకుంటారు. మరి అది ఆ డ్రెస్ చేంజ్ వలన అయి ఉండవచ్చేమో, ఇలా మార్చేసుకుంటున్నారు. లేదు ఇంకా శరీరాన్ని కూడా మార్చుకోగలిగినటువంటి స్థితులు కొందరికి ఉన్నాయి. అలా తన రూపాన్ని మార్చేసుకున్నాడు, సన్యాసి వేషాన్ని ధరించాడు. తత సహనుమాన్ వాచ శ్లక్షణయ సుమనోజ్ఞయ. అక్కడ నుంచి పుప్పులు వే ఒక దూకు దూకాడట కిందకి. మరి ఇది ప్లవమే, దూకుతుంది ప్లవనామ సంవత్సరం. ఆ పుప్పులు వే అనేది భూతకాలిక ప్రయోగం అన్నమాట. దూకాడు. ఎత్ర రాఘవవు, ఎక్కడ రామలక్ష్మణులు ఉన్నారో అక్కడ దూకాడట పైనుంచి, ఆ పరవృష్యముఖం నుంచి దూకి. వినీతవదుపాగమ్య రాఘవవు ప్రణిపత్యచ, అక్కడ నుంచి దూకి వచ్చి రామలక్ష్మణులు ఇద్దరికి కూడా నమస్కారం కృతవాన్ ప్రణిపత్య అంటే నమస్కరించాడు. అయితే చాలామంది బ్రహ్మచారులు నమస్కరించరు అని అంటూ ఉంటారు. మరి అది ఇక్కడైతే ఏమీ లేదు, ఆయన నమస్కరించలేదు, ఆవేశాన్ని వేసుకుని ఆయనే నమస్కరించాడు. ఆ రూపాలను చూసి హనుమ వేషాన్ని మార్చినా భావము చేతులెత్తేసింది, నమస్కరించాడు ఇద్దరికి కూడా. ఆభభాషే తదా వీరౌ యథావత్ ప్రశశంసత. మరి అదే మనం వాల్మీకులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటనంటే, కొన్ని కొన్ని ఇలాంటివే ఈ న్యాయాలు, ఈ ధర్మాలు ఇప్పటి వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఒకటి, దాన్ని విప్రలంభము అంటారంటే మోసం చేయటం. అది లోకానికి మోసం చేయటము అన్నమాట. అలా తమ ప్రతిభను, ప్రతిభ లేకపోయినా తమ గొప్పతనాన్ని చెప్పుకోవాలి అన్నట్లుగా తయారవుతూ ఉంటారు. వచ్చి సంపూజ్య విధివద్వీరు హనుమాన్ మారుతాత్మజ, ఆయన్ని పూజించాడంటే నమస్కరించాడు, గౌరవంగా కూడా ఉవాచ ఇలా పలుకుతూ ఉన్నాడు. సత్యపరాక్రముల ఇద్దరు కూడా వారితో, మీరిద్దరూ సత్యపరాక్రములు, రాజర్షి దేవ ప్రతిమవు, రాజర్షులు దేవతలతో సమానంగా ఉన్నారు, తాపసవు తపో వేషాలు ధరించి ఉన్నారు, సంసితవు వ్రతవు, ఏదో ఒక వ్రతాన్ని నియమంగా మీరు పాటిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. దేశం కథమిమం ప్రాప్తవు భవంతవు వరవన్నినుయే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఏం పని మీకు. త్రాసయంతౌ మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః, మీ వేషాలు చూసి, మీరు కొత్తవారు కదా, మిమ్మల్ని చూసి ఇక్కడ వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు, మృగములు భయపడిపోతూ ఉన్నాయి మీ ధనుర్బాణాలను చూసి. ఇక్కడ ఎవరు వీటిని ఉపయోగించరు, ఈ ఆయుధాలు ధరించి ఉండరు ఎవరు కూడా. పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణవు సమంతతః, మీరేమిటో ఈ చెట్లను చూసుకుంటూ వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ, ఈ నది, ఈ పంపా నది చాలా శుభమైనటువంటి మంచి నీరు కలిగినటువంటిది. మీరు ఆ నది ఒడ్డున వస్తూ ఉన్నారు, దాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నారు. ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ యువాం క్షీరవాససౌ, మీరు బంగారు రంగు కలిగి ఉన్నారు, మీరు ధైర్యం కలిగి ఉన్నారు, మీరు యవ్వనవంతులు, మీరు నారచీరలు ధరించి ఉన్నారు. నిశ్వసంతౌ వరభుజౌ పీడయంత విమా ప్రజాహ, మంచి బలం కలిగినటువంటి భుజములు, మీ భుజబలాన్ని చూస్తే ఇతరులను ఇట్టే గెలవగట్టేటట్లు గెలిచేటట్లు కనబడుతూ ఉన్నారు మీరు. సింహ విప్రేక్షితౌ వీరౌ సింహాతి బల విక్రమౌ, సింహ విక్రములుగా కనబడుతూ ఉన్నారు, సింహాన్ని మించిన బలశాలురు మీరు. శక్రచాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ, దేవేంద్రుని ధనస్సు వంటి ధనస్సులు ధరించారు రెండు ధనువులు మీరిద్దరూ కూడా, శత్రువులను నాశనం చేసేటటువంటి వారు. శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభ శ్రేష్ఠ విక్రమౌ, శ్రీమంతులు రూపసంపన్నులు మీరు, వృషభ శ్రేష్ఠులు అంటే వృషభ శబ్దం శ్రేష్ఠ వాచకం అన్నమాట. చెరొకటి మీరిద్దరూ కూడా చాలా శ్రేష్ఠము, గొప్పవారు మీరు. హస్తి హస్తోపము భుజవు ధృతిమంతౌ నర ఋషభవు, ఏనుగు తొండముల వంటి భుజములు మీ ఉన్నవి, మంచి కాంతి ఉన్నది, మీరు నరులలో శ్రేష్ఠులు. ప్రభయా పర్వతేంద్రోయం యువయో రవభాసిత, ఆ పర్వతము మీ యొక్క ప్రభ, మీ కాంతి చేత ప్రకాశిస్తూ ఉన్నది ఋష్యమోక పర్వతం. రాజ్యార్హౌ అమర ప్రఖ్యౌ కథం దేశమిహాగతౌ, మీరు అసలు రాజ్యపాలన చేయవలసిన వాళ్ళు, ఇటెందుకు వచ్చారు మీరు, మీరు దేవతలతో సమానులు, మీరు ఎందుకు వచ్చారయ్యా ఈ ప్రాంతానికి. మీరు పద్మపత్రే క్షణౌ వీరౌ జటామండలధారిణౌ, వికసించిన పద్మములు వంటి నేత్రములు చాలా అందంగా ఉన్నాయి మీ నేత్రములు, మహావీరులు మీరు, కానీ మీ వీరత్వానికి సరిపోయినట్లు కాక జటలు ధరించి ఉన్నారేమిటి ఋషులులాగా. అన్యోన్య సదృశౌ వీరౌ, మీరేమీ మీతో సమానులు ఎవరంటే మీరే, ఒకరికి ఒకరు మీరే తప్ప ఎవరు లోకంలో లేరు సమానులు. దేవలోకాదివాగతౌ, ఏంటి దేవలోకంలో నుంచి వచ్చారా ఏమిటి మీరేమన్నా. యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్ర సూర్యౌ వసుంధరాం, లేక సూర్యచంద్రులా మీరు ఆకాశంలో తిరిగే మీరేమన్నా భూమి మీదకి వచ్చారా. విశాల వక్ష సౌవీరౌ మానుషౌ దేవరూపిణౌ, విశాలములైనటువంటి మీ యొక్క రొమ్ములు చాలా విశాలంగా ఉన్నవి, కానీ చూస్తే మనుషులే అయినా దేవరూపములు కనబడుతూ ఉన్నాయి మీలో ఏమిటో. సింహస్కంధౌ ఎత్తైనటువంటి భుజములు ఉన్నవి మీకు, మహోత్సాహవు మహా ఉత్సాహంగా ఉన్నారు. సమదా వివ గోవృషవు, బాగా మదించినటువంటి ఆబోతుల్లాగా ఉన్నారు. ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః, మీ బాహువులు పరిఘలులాగా ఉన్నాయి, పరిఘ అనే ఆయుధం అది, అంటే పై అది చివరేమో బాగా గుండ్రంగా ఉండి లావుగా ఉంటుంది. అలా అంటే ఆ పరిగెని తిప్పితే ఎలా ఉంటుందో, తిరగేసి ఎలా ఉంటే అలా మీ పైన బాహువులు గుండ్రంగా పైనేమో బాగా ఉన్నాయి, కిందకు వచ్చేటప్పటికి సన్నగా ఉన్నాయి, బాగా విశాలములైనటువంటివి అటువంటి బాహువులయ్యా మీవి. సర్వభూషణ భూషార్హౌ భూషార్హా కిమర్థం న విభూషితా, అంటే ఇక్కడ మళ్ళీ బహువచనం కావాలి, అంతవరకు ద్వివచనంతో అంటే మీ బాహువులని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే నాలుగు వచ్చినాయి కదా బాహువులు, ఇద్దరి శిరహు రెండు, అందుకని బహువచనాన్ని ఆయతాశ్చ సుహూర్తాశ్చ అంటూ బహువచనాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు మహర్షి. ఆంజనేయ స్వామి అలా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు భూషణములు ధరించినటువంటి గుర్తులు ఉన్నాయి, అంగదములు కేయూరములు లాంటివి ఏయో అంటుంటారు కదా బాహువులకి, కానీ అటువంటివి ఏంటి మరి ఎందుకని లేవు? న విభూషితా, ఏమైనా నగలు ఆభూషణాలు తీసేశారా? ఉభవయోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం, మీరిద్దరూ కూడా ఈ భూమిని రక్షించడానికి సరిపోయినటువంటి వారు మీరిద్దరూ. ససాగర వనాం కృత్స్నాం వింజమేరు విభూషితాం, ఈ పృథివీ సముద్రంతో, నాలుగు సముద్రాలతో, అలాగే వింజ మేరువు మొదలైనటువంటి పర్వతములతో కూడినటువంటి దీనిని మీరు పాలించటానికి సమర్థులు అంటూ ఉన్నాడు. మరి పట్టణాలు పెద్దగా ఏం లేవేమో అప్పుడు, సముద్రాలు నదులు పర్వతాలే వీటితో కూడినటువంటిది సుమా భూమి అంటారు. ఇప్పుడు ఎవరు అందరట్లా అన్ని ప్లాట్లు తర్వాత స్టేట్లు ఇవి. ఇమే చ ధనుషీ చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే, ధనువులు ఎలా ఉన్నాయి చాలా చిత్రంగా ఉన్నాయి, ఆశ్చర్యంగా. అసలు ఇట్లా ధనుస్సే తెలియదు అక్కడ వారికి, యుద్ధం చేయటానికి వాళ్ళు ఎవరు కూడా ధనువు పట్టుకున్న వాళ్ళు కాదు, ఏదో కిష్కింధకి రాజులైనా సుగ్రీవుడు కానీ వాలి కానీ ఎవరు బాణాలు వేసేవాళ్ళు లేరు, అలా రాక్షసులు కూడా అంతే. ఆ తర్వాత మనకు కనపడేది వాళ్ళు కూడా ఏదో ఆ కొందరు ధనుస్సులు పట్టుకున్నటువంటి వాళ్ళు, రావణుడు ఆ ఇంద్రజిత్తు అతికాయుడు లాంటి వాళ్ళే తప్ప ధనుర్విద్య ఆ ప్రాంతానికి అప్పటికీ చాలా తక్కువగా ఉంది అన్నమాట. అందుకని ధనుస్సులను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆంజనేయ స్వామి అంటూ ఉన్నాడు, ఇంత విచిత్రంగా ఉన్నాయి ఏమిటి, చాలా రకాలైనటువంటి రంగురంగుల చేపలు మొదలైన వేసి ఉన్నాయి, బంగారు లేపనములు ఉన్నాయి, దేవేంద్రుని వజ్రంతో సమానంగా ఉన్నాయ్యా మీ బాణములు. సంపూర్ణానిషితైర్బాణైతోణాశ్చ శుభదర్శనా, ఆ బాణములు ఆ తోణములు ఉన్నవే మీ యొక్క అమ్ముల పొదులు నిండి ఉన్నాయి బాణాలతో. జీవితాంతకరైర్ఘోరై శ్వశద్భిరివ పన్నగై, ఎట్లాంటివేనంటే బుస కొట్టే పాముల్లాగా ఉన్నాయి, కాటేసి ప్రాణాలు తీసేసేటట్టున్నాయి. మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటక భూషితౌ ఖడ్గావేతౌ విరాజేతే నిర్ముక్తా వివ పన్నగౌ, ఖడ్గములు ఉన్నాయి బంగారపు కత్తులున్నాయి మీ దగ్గర హాటక ఖడ్గములు, అవి నిర్ముక్తావివ పన్నగౌ కుబుసము విడిసిన పాములలాగా ఉన్నాయి, కూరలు సాసే పాములలాగా ఆ ఆయుధాలు అన్నమాట. అప్పటికి ఆయుధాలు మరి ఎంతో అద్భుతమైనటువంటివి. ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాషద, మేటి నేను ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నా మీరు అసలు ఏం మాట్లాడతలేదేమిటి, అంటే మేము ఎవరమే ఏంటనేది చెప్పుకోవాలా, సరే తెలియకుండా మాట్లాడరు ఏమో అనిపిస్తూ ఉన్నది. సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిద్దు వానరయూధపః, సుగ్రీవుడు అనేటటువంటి ఒక ధర్మాత్ముడైనటువంటి వానరరాజు ఉన్నాడు. వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత, అదిగో అతడు ఆ సోదరుని చేత గెంటివేయబడ్డాడు, దుఃఖిస్తూ ఉన్నాడు ఇప్పుడు. ప్రాప్తోహం ప్రేషిసస్తేన సుగ్రీవేణ మహాత్మన రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామ వానర, ఆ సుగ్రీవుడు పంపిస్తే వచ్చా, నా పేరు హనుమ కనుక దయచేసి యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవ సఖ్యమిచ్చతి, ఆ సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలి అని కోరుకుంటూ ఉన్నాడు. తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం, నేను ఆయనకి ధనమేమిటి అనంటే మేమే ఇంకేం లేదు. ఇతర ధనాలు లేవు ఆయనకి. ఏదో కొంతమంది మేము సచివులు మేమే ఉన్నాం, దాంట్లో నేను ఒక సచివుడిని, నన్ను పవనాత్మజుడిని, నేను వాయుకుమారుడిని, భిక్షు రూపం ప్రతిఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం ఏవ ముక్తాతు హనుమాం తవ్వీరౌ రామలక్ష్మణౌ. అలా చెప్పాడు ఆయన, విన్నారు ఆ ఇద్దరు కూడా. ఇక లక్ష్మణ స్వామి చెప్పబోతూ ఉన్నాడు. చెప్పబోతూ ఉంటే రామచంద్రస్వామి జాగ్రత్తగా మాట్లాడవలసింది అని, ఎలా మాట్లాడాలో ఆయన ఈయనకి చెప్పబోతూ ఉన్నాడు. అది రేపు చూద్దాం. ఆంజనేయ స్వామి దర్శించినటువంటి రామలక్ష్మణుల దివ్య రూపములు ఈ వర్ణన, ఇది చాలా అద్భుతమైనటువంటి రూపచిత్రణ. అటువంటి వారిని ముందుగా దర్శించాడు హనుమ. ఏవేవో కథలు చెబుతారు, ఇంకా ముందే వాళ్ళని చూసినట్టు ఏవన్నీ గాథలన్నీ కూడా. వాల్మీకి ఏమో ఆ సంగతులు ఏం చెప్పలేదు, కొత్తగా ఇప్పుడే చూశాడు కనుక ఆ కథలు అవన్నీ సీరియల్స్ ఎన్నో వచ్చేసినాయి. అన్నీ చూసేటప్పుడు ఆనందాలు అప్పుడు వాటిని చూసి పొందవచ్చు. వాటికి వీటికి పోలిక పెట్టుకునే అవసరం లేదు. ఇది వాల్మీకి రామాయణం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.